ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలు, ఓం నమః మధుర స్మృతులకు.